అస్మద్గురుభ్యో నమః. రాముడు రక్షకుండు రఘురాముని నమ్మిన బంటు నేను, నాకేమి భయంబు చింతలిక ఏటికి, ఏమి ఘటించినన్ రఘుస్వామిది కీర్తి. సత్యమిది సత్యమటంచును నా మనంబులో నీ మహనీయ కీర్తి విని, నిన్నెద నమ్మితి జానకీపతి. కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజస్రము ప్రాపై, శరనిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని సిరియ తిరువడి గొలుతున్. పరమ భాగవతుల పాదధూళికి శిరస్సు వంచి నమస్కరించి, శ్రీ మహాభాగవతం సప్తమ స్కంధంలో ప్రహ్లాద చరిత్ర ఆరంభింపబడుతూ ఉన్నది. ఇప్పుడు ఆ హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని వలన వరములు పొంది మొత్తం దేశమంతటిని, ప్రపంచమంతటిని కూడా జయించాడు. నాలుగు దిక్కుల తన యొక్క పరాక్రమాన్ని విశదీకరించాడు. అతనికి నలుగురు కుమారులు పుట్టారు. అంటే ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, సుహ్లాదుడు, హ్లాదుడు అంటూ వారికి పేర్లు పెట్టారు. నారద మహర్షి చెప్తూ ఉన్నాడు, అయితే ఈ కుమారులు ఈ చిన్నప్పటిదా అసలు ఈ చెప్పేది, ఈయన చెప్పేది ధర్మరాజుకి గడిచిపోయింది చెబుతూ ఉన్నాడు. ఇక్కడ మనమంతా ఏదో మరి ఆయన ఐదుగురు పిల్లలు, నలుగురు పిల్లలు, మరి ఈయనేమో 5 సంవత్సరాలు వాడు అంటారు. ఇలా ఆలోచన చేస్తే ఏమీ అందేటట్లు కనపడతలేదే అంటుంటారు. కానీ అవి మరి అది అర్థం కాదు మనకి. ఈయన చెప్పేటప్పుడు ఒక్కొక్కసారి ఇప్పుడు పెద్దవాళ్ళ చరిత్ర కూడా వాళ్ళు చిన్నప్పుడు ఎలా ఉంటారో చెబుతుంటారు. అలాంటప్పుడు చెప్పే పనులు, చెప్పే మాటలు, చేసే పనులు, చెప్పే మాటలు కొంత అవగాహన చేసుకోవటానికి మనకి పెద్దగా జ్ఞానము అక్కడ పనిచేసినట్లుగా అనిపించటం లేదు నాకైతే. ఈ కథల్లో కూడా దాదాపు ఇలాగే ఉంటూ ఉన్నాయి చాలా కథలు. వాటిని మనము హేతువుతో చూస్తే అందము, కానీ ప్రహ్లాదుడు భక్తుడు ఇట్లా గొప్పగా కొన్నటువంటిది కథ. ఇంతవరకే మనం చూసుకుంటాం, అక్కడ మన హృదయము ద్రవించిపోతూ ఉంటుంది ఆ విషయాలని విన్నప్పుడు. కనుక ఇది ఒకటి మనము గమనించాలి. ఎప్పుడూ కూడా మనస్సు అనేది హేతువును ఆలోచిస్తూ ఉంటుంది, హృదయము అనేది ద్రవించిపోతూ ఉంటుంది ఆ సంఘటనలకు. కనుక మనము ఆ సంఘటనలు తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. ఆయన వారిలో తనయందున్నఖిల భూతములందున్నక భంగి సమహితత్వంబున జరుగువాడు, పెద్దల బడగన్న భృత్యునికై వడి చేరి నమస్కృతులు చేయువాడు, కన్నుదోయికి నన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు, తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులుగా వచింతించువాడు, సములయడ సోదర స్థితి జరుపువాడు, దైవతములంచు గురువుల దలచువాడు, లీలలందును బొంకులు లేనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిపాంగా. ప్రహ్లాదుడు వారిలో ఎటువంటి వాడు అనంటే లలిత మర్యాదుడు. అంటే ఆ మర్యాద అనేది హద్దు, అది చాలా అతిక్రమించినటువంటి వాడు. ఎక్కడ ఎవరి విషయంలో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించేటటువంటి వాడు సుమా ఈ ప్రహ్లాదుడు. తనయందు అఖిల భూతములందు, ఇప్పుడు తన విషయంలో ఏది కష్టమో ఏది సుఖమో ఇతరుల విషయంలో కూడా అదే కష్టము సుఖము అవుతుందని సమహితత్వంబున జరుగువాడు, సమానమైనటువంటి మేలు చేయటానికే చూస్తాడు, అలా ఆలోచిస్తాడు. ఆత్మౌపమ్యేన సర్వత్రా సమం పశ్యతి అర్జున, సుఖం వా ఎది వా దుఃఖం సయోగి పరమో మత అంటూ ఉంటాడు శ్రీకృష్ణస్వామి భగవద్గీతలో అర్జునునితో. ఆత్మ ఉపమ్యేన సర్వత్ర, ఆత్మ ఉపమానము అంటే తనతో సమానము అనేటటువంటిది చూడాలయ్యా సర్వత్రా, అంతటా కూడా చూడాలి, అందరి ఎందు కూడా చూడాలి. అది సుఖం కావచ్చు దుఃఖం కావచ్చు, అంటే ఇతరుల యొక్క సుఖాన్ని తన సుఖంగా, ఇతరుల యొక్క దుఃఖాన్ని తన దుఃఖంగా ఇలా భావించుకోవాలి. అందరినీ సమానంగా చూడాలి. మనకేమొస్తుంది, మనకి సుఖం వస్తే అసలు కళ్ళు నెత్తికెక్కుతాయి అంటుంటారు. అలాగే కష్టాలు వస్తే తనకే వచ్చినాయని మిగిలిన వాళ్ళందరూ సుఖపడిపోతున్నారు, వాళ్ళు ఎప్పుడు నాశనం అయిపోతారని ఇలా ఉంటుంది మన స్థితులన్నీ కూడా. కానీ అలా కాదు, గొప్పవారి యొక్క విషయాలన్నీ తనతో సమానంగా చూస్తూ ఉంటారు. అలాగే రామచంద్రస్వామి కూడా అలా చూసిన వాడే కదా. ఆయన భృశం భవతి దుఃఖిత వ్యసనేషు మనుష్యాణం, వారి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకి కష్టాలు కలిగితే ఈయన కూడా దుఃఖించేవాడు తనకే కలిగినట్లుగా. అలాగే ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి, అలా వారికి సంతోషం కలిగించినప్పుడు తండ్రిలాగా ఆనందపడేవాడట. బిడ్డలకు సంతోషం కలిగితే మంచి మంచి చదువులు వచ్చి ఉద్యోగాలు వచ్చి మంచి స్థాయిలో ఉంటే తండ్రి ఎలా సంతోషిస్తాడో మరి చూడండి. ఇప్పుడు మా బిడ్డలు అమెరికాలో ఉన్నారని గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు తండ్రి. వాళ్ళు చూసినా చూడకపోయినా దాంతో పని లేదు అతనికి. అదిగో అలా రామచంద్రస్వామి ఉన్నాడు అని అక్కడ చెప్పారు వాల్మీకి మహర్షి. ఇక్కడ చెబుతూ ఉన్నారు ప్రహ్లాదుని విషయంలో కూడా. అయితే జరిగిందేమో ఇదే ముందు, రచనేమో రామునిది ముందు. సరే ఏదైనా కూడా అభావం సమానంగానే ఉంటుంది అన్నమాట. ఆ సమహితత్వము మేలు చేయాలి అని తనతో సమానంగా చూసేవాడట. ఇవి మనము నేర్చుకోవలసిన విషయాలు. పెద్దల బడగన్న భృత్యుని కైవడి చేరి, పెద్దవాళ్ళకి అనిపిస్తే భృత్యునిలాగా సేవకుడిలాగా పోయి నమస్కారాలు చేస్తూ ఉండేవాడు. తన కంటికి ఇతర కాంతలు కనపడితే వాళ్ళని తల్లిలాగా చూసేవాడు. అది ఒక అద్భుతమైనటువంటి భావన, తల్లిలాగా చూడటము అనేది. పెదముత్తివి దివ్యక్షేత్రం, అక్కడ సీతారామ యతీంద్రుల వారు స్థాపించారు దానిని. తర్వాత వారి కుమారులు వారు లక్ష్మణ యతీంద్రులు ఆశ్రమం తీసుకున్న తర్వాత వారి నామధేయము. అలాగే ఇప్పుడు వారి కుమారులు శ్రీ సీతారాం గురుదేవులు. అది ఒక దివ్యక్షేత్రం. ఏ విధమైనటువంటి అంటూ సొంటూ అంటూ ఏమీ పాటించరు. కులాలు మతాలు ఏదైనా ఒకటే, పరమాత్మ సన్నిధులు అంతా సమానమే అన్నట్లుగా వారు సహపంక్తి భోజనాలు ఈనాటికి పెడుతూనే ఉంటారు, సమానంగా చూస్తూనే ఉంటారు. అయితే అక్కడ విశేషం ఏమిటంటే ఆ సీతారామ యతీంద్రులు వారు పూర్వాశ్రమంలో వారి భార్య చనిపోయింది. చనిపోయినప్పుడు మళ్ళీ వివాహం చేసుకోమన్నారట. అప్పటికేం వయసు ఎక్కువ లేదు ఆయనకి, చేసుకోమంటే ఆయన చెప్పిన మాట ఏమిటంటే నేను అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నటువంటి ఆవిడని భారీగా చూశా, మిగిలిన వారందరినీ తల్లులుగా చూశా ఇప్పటి వరకును, మరి ఇప్పుడు ఏ తల్లిని పెళ్లి చేసుకోవాలో చెప్పమని అడిగారట అని చెబుతారు. మరి ఎంత స్థితి ఉన్నదే ఆలోచన, ఎంత గొప్ప ఆలోచన. అది అందరికీ సాధ్యపడుతుందా? సాధ్యపడదు. అది ప్రహ్లాదుడు కూడా అలాగే కన్నుదోయికి అన్యకాంతలు అడ్డమైతే తల్లిలాగా చూసేవాడు. అలాగే తల్లిదండ్రుల వలె దీనులను కాపాడటానికి, దిక్కులేనటువంటి వారిని రక్షించడానికి చూసేవాడు. ఇప్పుడు ఇవన్నీ మనకు అసలు ఈ కరోనా స్థితిలో నిజంగా చాలా అవసరం. ఈ కరోనా ఉన్న పరిస్థితులలో ఎంతమంది తిండి లేని వారు ఉన్నారు, దీనులు ఉన్నారు, వారిని అందరినీ కూడా ఆదరించితే, చాలామంది ఆదరిస్తున్నారు, ఆదరించితే కాదు చాలామంది ఆదరిస్తున్నారు. అదిగో అలాంటి భావాలు కలిగినటువంటి వాడు. మరి ఇన్ని భావాలు కూడా అక్కడ పెదముత్తివి మహాభాగవతము వారు అసలు ప్రతి సంవత్సరం పారాయణ చేస్తూ ఉంటారు. ఆ యతీంద్రులు ఇద్దరు, ఒకరు ముందు లక్ష్మణ యతీంద్రుల వారి జన్మనక్షత్రమే అనుకుంటాను తిరునక్షత్రం, దాని నుంచి తర్వాత సీతారామ యతీంద్రుల వారి తిరునక్షత్రానికి మధ్యలో 7 రోజులు ఉంటాయి. ఈ 7 రోజులు భాగవత పారాయణ చేస్తుంటారు. పోతన భాగవతం చాలా ఇష్టము వారికి. అక్కడ మేము కూడా ఉండి అచ్చు వేసాము. ఒక 4 స్కంధాలు ఒక్క అచ్చు తప్పు లేకుండా కూడా వేయాలి అని వేసాము. అలాగే అక్కడ రోజు కూడా పారాయణ అంటే కొంత ప్రవచనములాగా ఒక పద్యమో రెండు పద్యాలు అలా జరుగుతూనే ఉంటాయి. అలాగే రాత్రి సమయమునందు గోపికా గీతలు వింటూ ఉంటారు గురువుగారు, అక్కడ చదివి వినిపిస్తూ ఉంటారు వారికి. ప్రతినిత్యము కూడా ఈ పోతన భాగవతం యొక్క పద్యముల శ్రవణము ఉంటుంది, వినిపిస్తూ ఉంటాయి అక్కడ. అంతటి గొప్ప దివ్యక్షేత్రం అది. మరి ప్రహ్లాదుడి యొక్క విషయం కూడా అలాగే ఉంది. భక్తులలో గొప్పవాడు సముల్లయ్యడ సోదర స్థితి జరుపువాడు, తన సమాన వయస్కులు ఉంటే వారిని సోదరుల్లాగా చూసేవాడు, గురువుల్ని దైవంతో సమానంగా చూసేవాడు. మరి లీలలందున బొంకులు ఆటలలో కూడా అబద్ధాలు ఆడేవాడు కాదు. ఇటువంటి వాడయ్యా ప్రహ్లాదుడు అంటే అని నారద మహర్షి చెప్తూ ఉన్నాడు ధర్మనందనునకు. మరియును ఆకార జన్మ విద్యార్థ వరిష్ఠుడై గర్వ సంస్తంభ సంగతుడుగాడు వివిధ మహానేక విషయ సంపన్నుడై పంచేంద్రియముల చేపట్టువడడు భవ్యవయో బల ప్రాభవోపేతుడై కామదోషాదుల గ్రంథుకొనడు కామిని ప్రముఖ భోగములెన్ని కలిగిన వ్యసన సంసక్తిన అవంకబోడు విశ్వమందు కన్న విన్న అర్థములందు వస్తు దృష్టి చేసి వాంఛయుడడు ధరణినాథ దైత్యతనయుండు హరిపరతంత్రుడై హతాన్యతంత్రుడుగుచూ. ఇంకా చెప్తూ ఉన్నాడు ఆయన గురించి. ఇదంతా చూస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉంది అనంటే, ఆ చిన్న వయస్సులో ఉన్న 5 సంవత్సరాల బాలకుడిని గురించి చెప్పినట్టుగా లేదు ఇది. ఆనాటి ప్రహ్లాదుడు అని, తర్వాత ప్రహ్లాదుని గుణగణాలు చాలా పెద్దవాడై అప్పటికీ అయిపోయింది కదా చరిత్ర అంతా, ఆ స్థితిని చెబుతూ ఉన్నట్లు కనపడుతూ ఉన్నది నారద మహర్షి. ఏమంటూ ఉన్నాడు, ఆకారము చేత జన్మ అంటే అందము, మంచి పుట్టుక, విద్య, అర్థము, ధనము, ఇవే కదా ఇప్పుడు మదాలు అంటూ ఉంటారు, కులమదము, ధనమదము, విద్యామదము ఇలాంటివి. అవన్నీ కూడా చాలా కలవాడే ఆయన అంటే, ధనము కలవాడు, విద్య కలవాడు, రూపము కలవాడు, కానీ మదాలు కలవాడు కాదు. ఇవన్నీ కలిగిన వాడైనప్పటికీ గర్వ సంస్తంభ సంగతుడు కాడు, ఏమాత్రం గర్వం లేదట ఆయనలో. అటువంటి వాడు వివిధ మహానేక విషయ సంపన్నుడై, విషయ సుఖాలు శబ్ద స్పర్శ రూప రస గంధములు అని ఇవే కదా విషయములు. ఆయన చక్రవర్తి కదా, మరి ఆయనకు కావలసినన్ని ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇంద్రియముల చేత ఆయన దొరకడు, వాటి చేత పట్టుబడడు వాటికి. భవ్య వయో బల ప్రాభవోపేతుడై, వయస్సు, బలము, ప్రభుత్వము కూడా ఉన్నది ఆయనకి. అయితే వీటి చేత కామము కానీ రోషము కానీ ఏమీ కూడా కలగదు ఆయనకి. అదిగో అటువంటి వాడంటే పెద్దవాడైన తర్వాత వాని యొక్క గుణాలు చెబుతూ ఉన్నారు. ఈ విషయాన్ని గమనించకుండా చాలామంది విమర్శకులు రాశారు, ఏంటి 5 ఏళ్లవాడికి ఇవన్నీనా అని. 5 ఏళ్లవాడికి కాదు, చాలా పెద్దవాడైన తర్వాత ఇలా ఉండేటటువంటి వాడు చిన్నప్పటి నుంచి ఉన్నాడు. చిన్నప్పటి నుంచి ఉన్నాయి ఉన్నాయి, భక్తితో ఉన్నటువంటి విషయాన్ని చెబుతున్నారు. కాముని ప్రముఖ భోగాలు, ఆయనకేంటి రాజు కదా, రాజులకు మరి భోగాలేగా, ఏమాత్రము కూడా వ్యసనము లేదు, అసలు ఆ వంకకు కూడా పోడు. విశ్వమందు కన్న విన్న అర్థములందు వస్తు దృష్టి చేసి వాంఛయుడడు. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎన్నో కనపడుతూ ఉంటాయి మనకి, కానీ వీటిల్లో ఈ వస్తువు దృష్టి అని అంటే, ఇది ఫలానా, ఇది ఇది ఒక ప్లాటు, దీంట్లో ఇలా ఈ మూలని అది ఉంది, ఆ మూలని ఇది ఉంది, ఏసీ రూములు, ఇలా వస్తువులు, ప్రతి వస్తువులలోనూ గొప్ప ఉంటుంది, ఇవి కావాలి అవి కావాలి, ప్రతిదాన్ని మనం శ్రేష్టమైన దాన్ని ఎంచుకుని తెచ్చుకుంటూ ఉంటాం కదా. అలా అసలు ఇది ఈ వస్తువు అది ఆ వస్తువు అనేటటువంటి యొక్క దృష్టి అసలు ఆయనలో లేదట. ఉదాహరణకి ఏంటంటే, ఇప్పుడు తినటానికి వచ్చారు, ఆ వచ్చినప్పుడు ఏయో పంచభక్ష పరిమాణాలు ఉండాలి అనేటటువంటి ఆలోచన అసలు ఏమీ లేదు. ఏదుంటే అది తినేస్తూ ఉంటాడు. ఉండటానికి వచ్చారు, ఇల్లు అది ఎలాంటిదైనా సరే ఒక ఆచ్ఛాదన అలా ఉంటే చాలు అన్నట్లుగా, ఈ విధంగా వస్తువులను చూసి వాటికి విలువలు ఇచ్చేవాడు కాదు ఈ ప్రహ్లాదుడు. మరి అన్నీ నేర్చుకోవలసినవి కాదా, అన్నీ నేర్చుకోవలసినవే. ధరణినాథ ఓ ధర్మనందన, దైత్య తనయుండు హరి పరతంత్రుడై హత అన్యతంత్రుడగుచు. ఈ ప్రహ్లాదుడు హరిపరతంత్రుడు, హరికి మాత్రమే వశుడైపోయాడు ఈయన, మిగిలినటువంటివి ఈ లౌకిక విషయములన్నింటినీ కూడా వదలగొట్టుకున్నాడు, నాశనం చేసేసాడు వాటిని, ఏమి హతం చేసేసాడు అంటే విలువ లేకుండా చేసేసాడు వాటికి. సద్గుణం బులెల్ల సంఘం బులై వచ్చి అసురరాజ తనయునందు నిలిచి వాసి చనవు విష్ణు బాయని విధమున నెమ్మి తగిలియుండు నిర్మలాత్మా. ఈ గుణాలన్నీ కూడా సంఘములై వచ్చేసి మంచి గుణాలన్నీ ఆయనలో కలిసిపోతూ ఉంటాయి. కానీ విడిచిపెట్టి పోవు సుమా, ఎందువల్ల అంటే ఆ విష్ణు బాయని విధమున, ఆ విష్ణుమూర్తిని విడిచిపెట్టి పోతున్నాయా ఈ గుణాలు. అలాగే ప్రహ్లాదుడిని కూడా, విష్ణు భక్తుడైనటువంటి ప్రహ్లాదుడిని కూడా విడిచిపెట్టిపోవు ఇవి. పగవారైన సురేంద్రులను సభలలో ప్రహ్లాద సంకాశులను సుగుణోపేతులనెందు మే మెరుగమంచున్ వృత్త బంధంబులన్ పగడంజొత్తురు సత్కవీంద్రుల క్రియన్ భూనాథ మీ బోటి సద్భగవద్భక్తులు దైత్యరాజ తనయున్ పాటించి కీర్తింపరే. ధర్మానందన, ఆ పగవారు దేవతలు కానీ వారు కూడా ప్రహ్లాదుని వంటి మంచి గుణములు కలిగినటువంటి వారిని మేము చూడలేదని కవితలు కట్టి పొగుడుతూ ఉంటారయ్యా, కవీంద్రులలాగా. కానీ మీ బోటి భగవద్భక్తులు కూడా ఆయన్ని కీర్తిస్తూ ఉన్నారు. అంటే మరి ఇప్పుడు ఎప్పటివాడు అయిపోయింది చరిత్ర. అటువంటి వారిని గురించి చెబుతూ ఉన్నాడు ప్రహ్లాదుడిని గురించి. ఏ వయసులో ఉండవలసినటువంటి విషయాలు చెప్పాడో ఆ వయసులో ఉన్నట్లుగా గమనించుకుందాం. కానీ భక్తి జ్ఞానము వైరాగ్యము అన్నీ ఈయనకి చిన్నప్పటి నుంచి ఉన్నాయి, పుట్టిన దగ్గర నుంచి ఉన్నాయి. గుణనిధియగు ప్రహ్లాదుని గుణములనేకములు కలవు గురుకాలమునన్గను తింప నశక్యంబులు ఫణిపతికి బృహస్పతికి నిభాషాపతికి. ఆయన గుణాలు ఎన్నని చెబుతావయ్యా, ఇన్ని అన్నీనా? మన లెక్క పెట్టడానికి నాకు నీకే కాదు, ఫణిపతి ఆదిశేషుడు 2004 ఆయనకి, ఆయన లెక్క పెట్టలేడు. బృహస్పతి ఈయన గొప్పవాడు, పెద్దవాడు అన్నమాట బుద్ధికి, ఆయన లెక్కించలేడు. భాషాపతి సరస్వతీదేవికి భర్త బ్రహ్మదేవుడు, ఆయన లెక్కించలేడు సుమా. ఇట్లు సద్గుణ గరిష్ఠుండైన ప్రహ్లాదుండు భగవంతుండైన వాసుదేవుని యందు సహజ సంవర్ధమాన నిరంతర ధ్యాన నిరతుండై. గుణగరిష్ఠుడు, గుణముల చేత శ్రేష్ఠుడు, ఎన్ని గుణాలు భక్తులకు కూడా భక్తితో పాటుగా ఈ గుణాలు అన్నీ ఉండాలి. మాకు భక్తి ఉంది చాలు, ఇక మేమేదైనా చేసేస్తాం అని అనుకోకూడదు సుమా. అందుకే ఇవన్నీ చెబుతూ ఉన్నారు ఆయన యొక్క గుణములు ఇన్ని. ఇక ఆ స్థితి ఎలా ఉండేది, చిన్నప్పుడు ఎలా ఉండేవాడు. శ్రీవల్లభుడు తన్ను చేరిన ఎట్లయిన చెలికాండనెవ్వరి చేరమరచు అసురాడి తనమ్రోల నాడిన ఎట్లయిన అసురబాలుడ తోడ నాడమరచు భక్తవత్సలుడు సంభాషించినట్లయిన పరభాషలకు మారు పలుకమరచు సురవంజుదనలోన చూచిన ఎట్లయిన చొక్కి సమస్తంబు చూడమరచు హరిపదాంభోజయుగ చింతనామృతమున అంతరంగంబు నిండినట్లయిన నతడు నిత్య పరిపూర్ణుడగుట నన్నియును మరచి జడత లేకయునుండును జడుని భంగి. శ్రీవల్లభుడు లక్ష్మీ భర్త తన దగ్గరకు వస్తే భావనా ప్రపంచం మనసే, నమ్మాళ్ళవారి వంటి వారే ఇవి కూడా, లేదు ప్రహ్లాదుని వంటి వారు నమ్మాళ్ళవారు ఎటు చెప్పుకున్నా ఒకటి. అదిగో అలా ఆయన కానీ ఈయన దగ్గరకు వస్తే ఆటలాడుకునేవాడు అక్కడే మర్చిపోయి అట్లా కళ్ళుమూసు నుంచునేవాడు అట. అట్లాగే ఆయన ఆడుతూ ఉంటే ఈ బాలికలతో ఆటలు మర్చిపోయేవాడు, పరమాత్మ వచ్చి ఆడుకుంటూ ఉండేవాడు, ఈయనతో మాట్లాడుతూ ఉండేవాడు. ఎవరైనా పలకరిస్తే ప్రహ్లాదుడినప్పుడు మరిచిపోయేవాడు వీళ్ళు ఏం పలకరిస్తున్నారో తెలిసేది కాదు. ఒక్కొక్కసారి కళ్ళు మూసుకుని లోపల చూస్తూ ఉంటే మిగిలినటువంటి దాన్ని మర్చిపోతూ ఉండేవాడు. అలా ఆ చింతనామృతము, ఆ హరిపదాంభోజయుగలము, దాని చేత అంతరంగం నిండితే లోపల హృదయమంతా నిండిపోయేది, నిత్య పరిపూర్ణుడు. ఇంకేం కావాలండి, ఏమీ అవసరం లేదు కదా. అన్నీ మరిచిపోయేవాడు, జడునిలాగా ఉండేవాడు, అంటే ఒక పిచ్చివాడిలాగా. పిచ్చివాడు ఎలా ఉంటాడు, ప్రపంచంతో పనిలేనట్టు ఉంటాడు, మరి ఈయన ఉంటాడు. కానీ ఎలా, జడత లేక, ఈయనకి పిచ్చి లేదు, జడత్వం లేదు కానీ జడునిలాగా, అంటే ఆ పరమాత్మని అలా భావించుకుంటూ ఉండేవాడట. పానీయంబులు ద్రావుచున్ కుడుచుచున్ భాషింపుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్ష్యంపుచున్ సంతత శ్రీ నారాయణ పాద పద్మయుగళి చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురాధిసుతుడు ఏ తద్విశ్వమున్ భూవరా. పానీయంబులు ద్రావుచున్ తిరుగుచున్ భాషింపుచున్, నీరు త్రాగేటప్పుడు, తినేటప్పుడు, తిరిగేటప్పుడు, ఆడేటప్పుడు, నిద్రపోయేటప్పుడు కూడా నారాయణ పాద పద్మయుగళి చింతామృతాస్వాద సంధానుడై ఈ ప్రపంచమంతా కూడా మరిచిపోయేవాడు సుమా ధర్మనందన అంటూ ఉన్నాడు. ఇక్కడ ఒక అద్భుతము, ఒక విశేషము ఏమిటి అనంటే, నిద్రలో కూడానట, నిద్ర అంటే మరి ఆ నారాయణ నామాన్ని పలుకుతూ ఉంటే అది నిద్ర కాదు, మరి నిద్రపోతే పలకలేడు, మరి ఇదేమిటి ఈ విచిత్రం ఏమిటో సరే రేపు చూద్దాం. జై శ్రీరామ్.